జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ పరమ భాగవతులారా. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో రాముని గుణగణాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన భరతాగ్రజుడు, యుద్ధ ధనుర్విద్య ప్రదర్శనలో తండ్రిని మించినవాడు, సోదరుని కంటే ముందుండేవాడు అని తెలుసుకున్నాం. కళ్యాణాభిజన సాధు అదీన సత్యవాక్ రుచు వృద్ధై అభివినీతశ్చ ద్విజై ధర్మార్థదర్శివి. కళ్యాణ అభిజన, మంచి పుట్టుక కలవాడు. అభిజనం అంటే పుట్టుక, ఆ పుట్టిక మంచి వంశమునందు పుట్టినటువంటి వాడు. అది సాధు, సాధు స్వభావము కలవాడు. అదీన, దీనుడు కాదు. సత్యవాక్ రుజు, సత్యవాక్యము పలికేవాడు, రుజు ప్రవర్తన కలవాడు. ద్విజులు ధర్మార్థ దర్శనులు అయినటువంటి వృద్ధుల చేత, అంటే బ్రాహ్మణులు ధర్మ అర్థాది ఈ పురుషార్థములు తెలిసినటువంటి వారి చేత సుశిక్షితుడు అని. దీని వివరం ఇంకా చూద్దాం. అభిజన మాతృపితృవంశ, అంటే తల్లి వంశము, తండ్రి వంశము కూడా కళ్యాణమైనటువంటిది. కళ్యాణ శోభన అభిజన, గొప్ప వంశములు అన్నమాట రెండు కూడా. అలాగే ఈయన పుట్టిన తర్వాత కూడా ఈయన యొక్క పుట్టుక ద్వారా అటు ఇటు ఆ వంశాలు ఈ వంశాలు కూడా తరించి పోతాయని కూడా చెప్పొచ్చు. ఈయన చేతనే ఏనా సతధా అంటూ ఉన్నారు, అంటే రాముని వలననే రెండు వంశాలు తరించినవి అని, గొప్ప వంశములైనవి అని. మరొక విధంగా మొదట్లో చూస్తే పితరం రోచయామాస అని అంటాడు ఆయన దశరథుడు. నేను తండ్రిగా కోరుతూ ఉన్నాను, వరించాను అన్నాడు అని. అంటే అంతకుముందు కూడా వారు గొప్పవారుగా, మంచి గుణాలు కలిగిన వారుగా ఉన్నప్పుడే ఆయన వరించాడు. ఆయన వరించి అక్కడ ఆయన జన్మించినందువలన ఇంకా గొప్పతనాన్ని పొందినవి. దానికి హేతు ఏమిటంటే సాధు, ఈయన చాలా మంచివాడు. నిర్దోష ఇత్యర్థ, సాధు అంటే నిర్దోష, నిర్దోషుడు అంటే ఏ దోషము లేనటువంటి వాడు రాముడు. అదీన క్షోభహేతుషు సత్సు అపి అక్షోభ్య అంతఃకరణ. అదీనుడు అనంటే క్షోభహేతువులు, భయపెట్టేటటువంటి కారణములు అటువంటివి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అంతఃకరణము, మనస్సు బుద్ధి ఏమీ కూడా చెదరనటువంటి వాడు, భయపడినవాడు, మనస్సులో కూడా భయపడినటువంటి వాడు అతడు అదీనుడు అని చెప్పబడతాడు రాముడు. సత్యవాక్, సత్యవాక్యము అంటే అతి కృచ్ఛ్రేపి సత్యవచన నిరత. అతి కష్టములు, ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా ఆడినటువంటి మాటను వెనక్కి తీసుకునేవాడు కాదు, మార్చేవాడు కాదు, కనుక సత్యవాక్కు అన్నారు ఆయన్ని. అలాగే రుజుహు, రుజుహు అంటే స్వారాజ్య, స్వ ఆరాధ్య అంటే తన ఆరాధించేటటువంటి వారిని, అంటే అందరినీ కూడా గౌరవించేవాడు అన్నమాట. ఈ గౌరవము మనం చెప్పుకునే రుజుత్వము అనేది త్రికరణములు ఒకే రకంగా ఉండటం అని కూడా ఒకటి చెప్పుకుంటాం. అది కూడా అంటే ఏది మనస్సులో సంకల్పించాడో అదే మాటతో చెప్పటము, అదే చేయటము, పని కూడా శరీరంతో కూడా అదే చేయటము. ఇది రెండు విధాలుగా, తాను ఇతరుల ఎడ ఆరాధ్య భావంతోనే ఉండేవాడు, తనని తాను కూడా ఆరాధించుకునేవాడు. అంటే తనని తాను గౌరవించుకోవాలి ముందు ప్రతి వ్యక్తి కూడా. తనని నిందించుకోవటం కానీ, తనని అల్పంగా భావించటం కానీ చేయకూడదు. అయితే తనని తాను ఆరాధించుకోవటంలో అహంకారము రాకూడదు. ఇది ఒక చాలా సూక్ష్మ విషయము అన్నమాట. తనను తాను గొప్పగా తలంచుకోవటంలో అహంకారాన్ని పొందకూడదు. అలా చేయాలి అన్నప్పుడు ఏం చేయాలని అంటే, తన యందు పరమాత్మ ఉన్నాడు అనే భావం కలిగినట్లయితే, పరమాత్మే మన శరీరంలో ఉన్నాడు అని అంటే మన శరీరం ఏమవుతుంది, జీవుడు శరీరము కూడా పరమాత్మకి ఆలయం అవుతుంది. అప్పుడు పరమాత్మ ఆలయాన్ని ఎలా మనము పరిశుభ్రంగా ఉంచుతామో అలా మన ఆత్మని, మనస్సుని, శరీరాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. పరమాత్మ ఉన్నాడు మనలో అనే భావన కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ రుజుత్వము మనకి దృఢపడుతుంది. అలాగే మనలోనే కాదు, ప్రతి వారి యందు కూడా పరమాత్మ ఉన్నట్లుగా చూడాలి. ఎదుట వారి యందు కూడా పరమాత్మ మనలో ఎలా ఉన్నాడో అందరిలోనూ అలాగే ఉంటాడు. ఇది ఆయన యొక్క అంతర్యామిత్వము. పరమాత్మ చాలా రకాలుగా ఉన్నాడు, చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఆయన పరమపదములో ఉంటాడు. ఈ బ్రహ్మాండములకు ఆవల ఉన్నటువంటిది ఆయన్ని పరవాసుదేవుడు అంటారు. అలాగే బ్రహ్మాండముల యొక్క సృష్టి స్థితి లయములు చేయటానికి వ్యూహ రూపంగా వచ్చి ఉంటాడు ఆయనే. ఆయన అంటే ఒక్కడే పరమాత్మ ఇన్ని రకాలుగా వస్తాడు. ఆ తర్వాత అవతారాలుగా వస్తాడు లోకానికి, రామకృష్ణాదులుగా. ఆ తర్వాత అక్షారూపము మనం ఏది ఏర్పాటు చేసుకుంటే దాని యందు ఉంటాడు. అలాగే అందరి యందు అంతర్యామిగా ఉంటాడు. ప్రతి నామము రూపము కలిగిన దాని యందు అంతర్యామిగా ఉంటాడు. అయితే ఒక్కడే ఇలా ఎలా ఉంటాడండి మరి, భాగాలు అయిపోవడానంటే కాదు. ఒక దీపము వెలిగించాము, ఆ దీపంతో ఇంకా దీపాలు వెలిగించామనుకోండి, ఏ దీపము తగ్గదు కదా. మొదటి దీపము తగ్గదు, రెండవది తగ్గదు, మూడవది తగ్గదు, అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇది ఉదాహరణ చెప్పుకోవటమే, మనం ఒక ఉదాహరణగా పోల్చుకున్నాము తప్ప ఒక ఉపమానంగా పరమాత్మ అలా వేరువేరు కాదు. అంటే ఆయన తగ్గిపోవడం చెప్పడానికి ఇది సరిపోతుంది. అంతేకాని దీప ప్రదీప న్యాయము అంటారు. అంటే ఇది ఆయనలో అంశలు తగ్గిపోవటాలు ఉండవని చెప్పడానికే కానీ, అలా ఇక్కడ వెలిగి అక్కడ వెలిగి ఐదు రకాలుగా వెలుగుతాడు, ఆరు రకాలుగా వెలుగుతాడు అని కాదు. దీనిలో ఉన్నటువంటి ధర్మము, ఉపమానము అంటే తద్వ్యతిరిక్తే సతి తద్గత భూయో ధర్మవత్వం అని పెద్దలు చెబుతారు. ఉపమానం అనేది ఏమిటనంటే, అసలు అది కాదు, ఆ చెప్పింది కాకుండా దాని వ్యతిరేకమై ఉంటుంది అది. దానిలో ధర్మాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చంద్రముఖి అన్నారనుకోండి, చంద్రుని వంటి ముఖము కలది అనంటే ఆ గోళము లాంటిదని కాదుగా అర్థము, అలా గుండ్రంగా ఉందని కాదు కదా అర్థము. సున్నాలాగా ఆహ్లాదముగా చూడటానికి చంద్రుడు ఎలా సంతోషకరుడో అలా ఇంకా చూడాలి అనిపించేటటువంటి గుణము కలిగినటువంటి దానిని అంటారు. అలా గుణాన్ని, ఆ ధర్మాన్ని తీసుకోవాలి. అలాగే ఒక దీపము నుండి ఇతర దీపాలను వెలిగించినప్పుడు ఏ దీపము కూడా తగ్గదు కనుక, అలా పరమాత్మ ఎక్కడా తగ్గేవాడు కాదు. అసలు ఒక్కడే మొత్తం అన్నింటి యందు ఉండేటటువంటిది ఒక్కటే, అది వేరువేరు కాదు. చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాము. ఇంకా అవగాహన కోసం చెప్పుకోవటమే కనుక, ఇప్పుడు ఎలాగోనంటే ఒక రాజుగారు తెల్లవారుజామున వ్యాయామం చేయటానికి వెళతాడు. అక్కడ కొందరు ఉంటారు భటులు, వాళ్ళు ఆ రాజుగారికి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఆయన ఆ పేరుతోనే వాళ్ళు పిలుస్తారు. ఆ తర్వాత వచ్చి కొలువు తీరుతాడు స్నానం చేసి. స్నానశాల వాళ్ళు ఎదురు చూస్తారు, కొలువులో కూర్చుంటాడు. అక్కడ వాళ్ళు చూస్తుంటారు, మంత్రులు మొదలైన వాళ్ళు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలతో అక్కడ వాళ్ళు వేరువేరు నామాలతో పిలుస్తుంటారు. సాయంకాలానికి విహారానికి పోతాడు. రాత్రికి మారువేషంతో తన రాజ్య పాలన ఎలా ఉన్నదో చూడటానికి వెళ్తాడు. అన్నీ రాజుగారే కదా, ఒకడే రాజు. అలాగే పరమాత్మ ఒక్కడే. ఆ పరరూపంలో ఉన్నా, వ్యూహంలో ఉన్నా, అవతారంలో ఉన్నా, అందరి లోపల ఉన్నా, అర్చారూపంలో ఉన్నా, ఇంతేకాక మరొకటి కూడా, మయాతతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన అని కూడా భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్పాడు. ఇవి ఋషులు చెప్పిన మాటలు మనకి. ఈ పంచ విధాలుగా ఆళ్వార్లు, ఆచార్య పురుషులు, ఋషులు చెప్పినటువంటివి ఐదు రకాలు అని. కానీ పరమాత్మ చెప్పినటువంటిది ఒకటి, అసలు ఇది అవ్యక్తము, ఇది వ్యక్తమయ్యేది కాదు అన్నాడు ఆయన. అంతర్యామి కూడా వ్యక్తం అవుతాడు యోగులకి, కనుక అది అవ్యక్తం అంటానికి వీల్లేదు. కనుక ఇది ఒకటి కూడా ఉన్నట్లుగా స్వామి స్వయంగా చెప్పాడు. అవ్యక్తము, నేను అవ్యక్తంగా ఉంటాను అన్నాడు ఆయన. అంటే అది మనకి కాదు, ఎవ్వరికీ కూడా అసలు ఇలా ఉంటుందని ఊహించడానికి తెలిసేది కాదు కనుక అది అవ్యక్తము. ఊహించడానికి తెలిస్తే వ్యక్తమవుతుంది. ఇది పరమాత్మ శక్తి. ఇన్ని రకాలుగా ఉన్నటువంటిది కూడా ఆయన యొక్క జ్ఞానము, శక్తి, ఆయన గుణములే ఇవి. కనుక అలాంటి వాడు పరమాత్మ కనుక అందరి యందు ఉంటాడు. అందుకే అందరినీ కూడా పరమాత్మగా చూసినట్లయితే మనకి చాలా దృశ్య కావ్యాలలో, అంటే ఈ సీరియల్స్ వాటిల్లో కనపడుతూనే ఉంటాడు. నేను ఈరోజు చూశాను మా టీవీలో శ్రీకృష్ణ సీరియల్, గోవర్ధన పర్వతం ఎత్తటము. దాంట్లో ఇంద్రుడు ఎందు ఆయనే ఉన్నాడు, బృహస్పతిలోనూ ఆ కృష్ణుడే ఉన్నాడు, ఆ మేఘ స్వరూపుడిలో సంవర్తకుడిలో ఆయనే ఉన్నాడు. అలా చూస్తే మనకి అందరి యందు కృష్ణుడే అంతర్యామిగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంటుంది. ఇది వ్యక్త రూపము, అవ్యక్తం మరొకటి. కనుక అలా మనం ఎవరిని చూసినా పరమాత్మగానే చూసినట్లయితే ఇది మరి అందరికీ సాధ్యమంటే సాధ్యం కాకపోవచ్చు. తెలుసుకొని ముముక్షువులు కనీసం మోక్షగాములైనా సరే ఈ మార్గములో ఉండాల్సిన అవసరం ఉన్నది. కనుక ఆయన రుజువు అంటే రుజువర్తనుడు, రుజు ప్రవర్తన కలవాడు అని అంటే స్వారాధ్యుడు, అంటే తనని తాను ఆరాధించుకుంటాడు, ఇతరులను కూడా ఆరాధిస్తాడు అని మనం తెలుసుకోవాలి. అలాగే అభివినీత అంటే సుశిక్షిత, అభివినీతుడు, వృద్ధులు, ద్విజులు, ధర్మార్థ దర్శనులు, బ్రాహ్మణులు ఇటువంటి వారు అందరి చేత కూడా ఆయన సుశిక్షితుడు అని అంటే వారి ద్వారా ధర్మాలు తెలుసుకున్నటువంటి వాడు రాముడు, చెబితే వినేవాడు. ఇవి రాముని గుణాలు. ఇక ధర్మ కామార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. ఇక ధర్మ కామ అర్థ ఈ తత్వములను తెలిసినవాడు, అవి ఎలా ఉంటాయి అనేది, స్మృతిమాన్ తెలిసిన దానిని మర్చిపోకుండా ఉండేవాడు, ప్రతిభానవాన్ దానిలో ప్రతిభ చూపించేవాడు, లౌకికే సమయాచారే లౌకికములైనటువంటి ఆచారములు, మనం ఆచారములు ఏవేవి చేస్తూ ఉండాలి అవి చేసేటటువంటి వాడు, కృతకల్ప చేసేవాడు, విశారద దాంట్లో తెలివిగా చేసేవాడు, తెలుసుకుని చేసేవాడు అంటున్నారు. దీన్ని వ్యాఖ్యానం ద్వారా కూడా మనము చూసుకుందాం. ధర్మ కామార్థ తత్వజ్ఞ అంటే నా పూర్వాహ్న మధ్యాహ్న అపరాహ్న నా ఫలాన్ కురయాత్ ఇది స్మృతి ఉక్తరీత్యా పూర్వ అహ్నాదిషు కాలేషు కర్తవ్య ధర్మార్థ కామజ్ఞ ఇత్యర్థః. అంటే పూర్వాహ్నము అంటే ఉదయకాలము, ఉదయకాలంలో ఏమేమి పనులు చేయాలి, ధర్మ సంబంధమైనవా, అర్థ సంబంధమా, కామ సంబంధమా, అవి తెలుసుకుని చేసేవాడు. లేదు ధర్మ సంబంధమైన కార్యాలు కావచ్చు, మధ్యాహ్నము ఇవి అర్థ సంబంధమైనటువంటి కార్యములు కావచ్చు, అపరాహ్నము అని అంటే రాత్రికాలానికి అంటే సాయంకాలము అనే దానిని కూడా కాకుండా రాత్రికాలానికి తీసుకుంటే కామ సంబంధమైనటువంటివి చేయడానికి అలా చేసేవాడు, అలా తెలిసినవాడు అని కూడా చెప్పుకోవచ్చు. స్మృతిమాన్ అంటే జ్ఞాతార్థ విషయే విస్మరణరహిత, తెలిసిన విషయములను అసలు మర్చిపోయేవాడు కాదు, విస్మరణము లేనివాడు అన్నమాట. ప్రతిభానవాన్ ప్రజ్ఞాం నవనవోన్మేషశాలినీం ప్రతిభాం విదుహు అని, ప్రజ్ఞ అంటే ప్రజ్ఞను చెప్పుకున్నాము, ఏమిటనంటే స్మృతిర్ వ్యతీత విషయ మతి రాగామి గోచర బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞా త్రైకాలికీ మత. స్మృతి అంటే గడిచిపోయిన దానిని గుర్తుపెట్టుకుంటే దానికి స్మృతి అని పేరు. ఆలోచనది ఒక్కటే, ఇది మనసే చేస్తూ ఉంటుంది, దశలు అన్నమాట. ఇంతకుముందు గడిచిపోయినటువంటివి గుర్తుపెట్టుకోవటం దాన్ని స్మృతి అంటారు. ఆగామి గోచర రాబోయేటటువంటి వాటిని ఊహించటం, ఈ ఊహించేటటువంటి వాటిని మతి అంటారు. ఇక తత్కాలము ఆయా సమయంలో వర్తమాన కాలంలో తెలుసుకునేటటువంటి దానిని బుద్ధి అంటారు. ఇవి మూడు తెలిసినటువంటి వాడు, కొందరికి ఆయా సమయాల్లో తెలుసుకోగలుగుతారు, గడిచిపోయినవి గుర్తుండవు, రాబోయే వాటిని ఊహించగలుగుతారు. ఇంకా కొందరు అసలు ఊహల్లోనే బతుకుతుంటారు, గడిచిపోయినవి అయ్యో ఎలా జరిగి ఉంటే బాగుండేది అని, మరికొందరు జరగబోయే ఇలా జరిగితే బాగుంటాయని ఊహిస్తూ వర్తమానాన్ని భగ్నం చేసుకుంటారు. కనుక వర్తమానం అసలు ప్రధానమైనటువంటిది, అందుకే దానికి బుద్ధి అని పేరు. బుద్ధి ఉండాలి అంటారు, వర్తమానాన్ని జరిగేదానిని గ్రహించాలి. ఇది గొప్ప విషయం. అందుకని జరిగిపోయిన దాన్ని మర్చిపోకూడదు, రాబోయేదానిని లేదనకూడదు. ఇలా మూడింటిని కూడా తెలుసుకున్నటువంటి ఆ తెలివిని ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞ నవనవోన్మేషశాలిని, అంటే క్షణక్షణము కూడా అది వికాసాన్ని చెందుతూ ఉండాలి. ఏదో ఇప్పుడు పూర్వకాలము, ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అని అంటే ఆ పురాణ జ్ఞానం తప్ప లౌకికమైనటువంటి ఈ జ్ఞానాలు అంతగా లేవు నాకు. మరి అందరూ అలా కాకూడదు. మరి లౌకికంగా అప్పుడు మరి కాలం మారిపోయింది కదా. మారిందంటే అర్థం ఏంటి, చదువులు పూర్వకాలపు చదువులు వేరు, పైగా ఈనాటి చదువులన్నీ కూడా సాంకేతికం ప్రధానంగా పెరిగిపోయింది. ఆ కంప్యూటర్లు, ఫోన్లలో ఉన్నటువంటివి, ఇలాంటివి ఎన్నో పెరిగిపోయినాయి. ఇవి ఎన్నో అవసరాలకి తీర్చేవిగా ఉన్నాయి. కనుక ఈ జ్ఞానం కావాలి. ఇప్పుడు దీనిని తెలుసుకుంటే అది నవనవోన్మేషముగానే ప్రతివాడు ప్రాజెక్టులు ఇలా తయారు చేయటాలు. మరి అందరూ మన దేశంలోనే ఆ మిసైల్స్ ఏవో తయారు చేశారు ఒక అబ్బాయి అని చెప్పారు. ఇట్లు చూస్తూ ఉంటూ వింటూ ఉంటే కనపడుతూ ఉంటాయి. చాలా ప్రతిభ అంటారు దానిని. క్షణక్షణము కూడా అది మెరుగు పెట్టుకున్నట్లుగా ఉంటే అది ప్రతిభ. అది కలవాడు రాముడు. అలా ఎప్పటికప్పుడు తెలుసుకునేటటువంటి వాడు. అందుకే రామునికి ఏ పని చేయటానికి భయపడేవాడు కాదు. ఏ పని అంటే తనకి చేయవలసిన కర్తవ్యాలు, చెడ్డ పనులు కాదు. చెడ్డ పనులు చేయటానికి భయపడాలి కూడా. అలా మంచి పనులు, తనకి మేలు ఇతరులకు మేలు కలగటమే మంచి అంటే అర్థం, ఇంకా వేరే ఏమీ లేదు. అలాంటి పనులు చేయటంలో రాముడు ముందు ఉండేవాడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా రేపు రాబోయే రాజ్యము పట్టాభిషేకము అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడు, అడవులకు పంపన్నప్పుడు అంతే ఆనందంగానే ఉన్నాడు ఆయన. ఏ మార్పు లేదు. ఎందుకంటే దేనినైనా ఎదుర్కోవటానికి సిద్ధమైనటువంటి వాడు. ఆ స్థితిని ప్రతివాడు సాధించుకోవాలి. అందుకే మనం చెప్పుకునేది రాముడు అలా చెప్పాడు, రాముడిని దేవుడిగా కొలుస్తూ అవన్నీ కూడా మనము ఏదో రాముడు కనుక చేయగలిగాడండి మనమేం చేస్తామండి అని అనకూడదు. ఆ చెయ్యటానికైనా కనీసం ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఇక నాలాంటి వాడికి ప్రతిభ అంటే, నేను ఇట్లాంటి సాంకేతిక విషయాల్లో నాకు ప్రతిభ లేదు కానీ ఆధ్యాత్మికంగా నాకు కావలసినంత ప్రతిభ ఉన్నది. దాంట్లో మాత్రం నేనేమి అనామకుడను కాను. నన్ను నేను అభినందించుకుంటూనూ ఉంటాను. అది నేను సాధించాను అని నేను సంతోషపడతాను. అలా ఆధ్యాత్మిక విషయంలో నా మనసు పదును పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఏ ఏ విషయాలను ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసుకుంటూ ఉంటుంది. అది ఎలా ప్రయోగించాలో కూడా తెలుసుకుంటూ ఉంటుంది. ఆధ్యాత్మికం వరకు నాకు అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నది అని చెప్పడానికి నేనేమి జంకను. అలాగే ఎవరికి కావలసినటువంటి దానిని వారు, ఇప్పుడు వయస్సు మళ్ళింది అనుకోండి, వయసు రాబోయేటటువంటి యవ్వనంలో ఉన్న వారందరికీ కూడా సాంకేతిక పరిజ్ఞానం కావాల్సిందే, తప్పనిసరిగా కావాలి. ఆధ్యాత్మికము అవసరం లేదని కాదు, ఆధ్యాత్మికాన్ని కూడా కలుపుకొని రెండు చేసుకుంటే మరీ మంచిది. ఒకవేళ ఆ వయసులో ఉన్నప్పుడు పూర్తిగా గుడ్డిగా ఆధ్యాత్మికంలో పడకూడదు. లౌకిక విషయాల్లోనే ముందు ప్రతిభ చూపించి ఆ తర్వాత రావాలి. చాలామంది అంటుంటారు ప్రహ్లాదుడు చిన్నప్పుడు చేయలేదా, దానికి వయసుతో పనేమున్నది అని. నిజమే, ఆ కాలం వేరు. చిన్నప్పుడు అలా చేసినా ప్రహ్లాదుడిది వేరు. ఇప్పటిది అలా గుడ్డిగా చేస్తే బ్రతుకులో వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఇప్పుడు కుదరదు అది. బ్రతుకుకి అవసరము, బ్రతుకు తెరువు అవసరము. అలా వచ్చినప్పుడే ఎందుకు పనికిరాక సమాజాన్ని తిట్టడానికి కూర్చుంటాడు. నేనింత భక్తి చేశాను, లేకపోతే నేను ఇంత చదివాను, నన్ను ఎవడూ పోషించడేమిటి, ఆ ఉచితంగా ఎదురు చూడటము అనేటటువంటిది చాలా నీచమైన పని. అందుకనే బ్రతకటానికి కూడా సాధించాలి. అది గొప్ప విశేషము అన్నమాట. అలాగే ఆధ్యాత్మికంలో ప్రతిభ పెద్దలైనటువంటి వారు, పంచాశత్తు వనంగచ్చే తనది పూర్వం 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి నీ బాధ్యతలన్నీ తీర్చుకొని అందరికీ అప్పచెప్పేసి హాయిగా అడవులకు పొమ్మన్నది వానప్రస్థము. వనమంటే పరమాత్మని అర్థము. ఒకవేళ అప్పుడు నువ్వు మర్చిపోయావా, కనీసం నీ పుట్టిన సంవత్సరం తిరిగి వస్తుంది 60 సంవత్సరాలు. అప్పటికి నీకు పుట్టింది తిరిగి వచ్చింది కనుక షష్ఠి పూర్తి చేసుకొని వానప్రస్థం తీసుకో. అప్పుడు పరమాత్మని కనీసం అప్పుడైనా సేవించు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, షష్ఠి పూర్తి అంటే మళ్ళీ పెళ్లి చేస్తున్నారు. మరి ఎవరు చెప్పారు, మహానుభావులు షష్ఠి పూర్తి అంటే మళ్ళీ పెళ్లి చేయటం. ఇది ఈ తంతుకు వచ్చిందన్నమాట, విడిచిపెట్టాల్సింది పోయి సంసారమును మళ్ళీ దాంట్లో దిగు అని తీసుకుని వస్తారన్నమాట. మరి ఎంత గొప్పగా చెబుతారంటే, సీతారామయ్య గారు మనవరాలు ఏదో ఒక సినిమా, దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ షష్ఠి పూర్తి, దాంట్లో దాసరి నారాయణరావు వచ్చి చెబుతాడు దాంట్లో ఎంత గొప్పగా ఉంటుంది ఈ షష్ఠి పూర్తి. ఆ మొదట్లో ఉన్నట ఏదో కళ్ళు మూసుకుని చేలో పడినట్టు ఉంటుంది, ఇప్పుడు పండిన చేలో దిగినట్టు ఉంటుంది అంటాడు. ఉపమానాలు కూడా చెప్పి అంత గొప్పగా వర్ణిస్తాడు అన్నమాట. లౌకిక వర్ణనలు అవన్నీ, లౌకిక కాముకులు కాకూడదు. అప్పుడు నుంచి పరమాత్మ కామం కలగాలి కనుక అది తెలుసుకోవాలి. అక్కడ చూపించాలి పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకోవటానికి ప్రతిభ చూపించాలి. ఇక లౌకికే సమయాచార్య, లౌకికమైనటువంటి ప్రమాణాలు లోకంలో మరి అందరితో కలిసి చేస్తూనే ఉండాలి. అది తప్పో ఒప్పో దాని గురించి ఏమీ, పెద్దలు చేసింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సంబరాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి, వాటిల్లో కూడా ఆయన చేసేవాడు, ఈ ఆచారములన్నీ కూడా చేసేవాడు. అక్కడ విశారదుడు పైగా దాంట్లో ఎలా చేయాలో తెలిసినటువంటి వాడు, ఏ దాంట్లో ఏ విశేషాలు ఉన్నాయో కూడా చెప్పేవాడు జనాలకి. ఇదిగో ఇందుకోసం ఈ పని చేస్తూ ఉన్నాం, ఇందుకోసం ఈ పని చేస్తూ ఉన్నాం. అంతేగాని గుడ్డిగా పుష్కరాలు వచ్చినప్పుడు ఒక చారెడు మట్టి తీసి ఆ నదిలో వేసి స్నానం చేయటం కాదు. ఎందుకది, ఆ చారెడు మట్టి నువ్వు నదిలో వేస్తే ఏమిటి ప్రయోజనం, నదిలో మట్టి లేక ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేయకూడదు. ఇదిగో దీనివల్ల ప్రయోజనం లేదు, పుష్కరాలకు స్నానం చేయండి, అది గొప్ప విశేషమే. ఇలాంటివి చెబుతూ ఉండాలి. ఆయా గ్రహముల యొక్క కిరణములు నదులలో నీటియందు పడి అవి కొంచెము ఆరోగ్యాన్ని కల్పింపు చేసే స్థితి ఉంటుంది, అలా చేయాలని ఇట్లాంటివి చెబుతూ ఉండేవాడట రాముడు, అంతటి గొప్పవాడు. సరే, ఈరోజు మనం చెప్పినటువంటిది ఆయన గొప్ప వంశము. ఆయన ద్వారా రెండు వంశాలు తరించినవి, సత్యవాక్కు, రుజువు, వర్తనుడు, ధర్మార్థ కామములన్నీ కూడా తెలిసినటువంటి మహాపురుషుడు. ఇంకా ముందు తెలుసుకుందాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.